ఓం గణానాం త్వా గణపై విద్వేహవామహే ప్రియానాం త్వా ద్విజపై విద్వేహవామహే నిధీనాం పాదానిధిపతి విద్వేహవామహే వసో మమ ఓం దీర్ఘత్వంచేవాయు ప్రమాణేన దీర్ఘమాయుధస్సు అపారం మధ్యే స్థితా దేవాస్సు ప్రతిష్ఠితం బ్రాహ్మణాంకే ముక్త శివాపంతో బ్రహ్మా పాంతో సౌమంగ్రీమత్తు పుష్పే శ్రియశ్చ తేజశ్చ రోమణసత్వం చ నిత్యశః పుష్పే ఫలం ధ్రువం పుష్పాని పాంతు అక్షదా జ్ఞేయా అరిష్టంతు మహేశ్వరః మహత్తద్విష్ణురం యుక్తం అక్షదం బ్రహ్మణస్పతిం అక్షదా పాంతు రోమణసస్య మనస్సు విద్యామస్తోం సమయామవాజమానో మంత్రం సరచేహోపాయాతం యశోరతత్వం మధుభోష్వంతరా భూతాంశో అశ్వినోత్తామామత్రాహ్రవిణోదాద్వరేణ సస్థురస్య ద్రవిణోదాస్వారస్య ప్రణయం తదే ద్రవిణోదా వీరవాజీవితం నాద్రవిణోదారాసతే దీర్ఘమాయోః విద్యున్నయాదంధ్వరం కీమే అప్యాకామ్యాని జనేష్టోర్యశుజాపూర్వశీచరక దీర్ఘమాయో కవితాశ్చాదాస్తమితరస్తమితోత్తరాత్తమితాధరాత్తమతు సర్వరాజిన్ దీర్ఘమాయో నవో నవో భవతి జాయమానోన్నాంకేతుర్రతానేత్యగ్రం భావం దేవేభ్యోదాధ్యాయం వృంద్రమాయో ఇంద్రామావరుణాసో మనసమదత్తం రాజస్కోజామానేషు భత్తం ప్రజాం పుష్టిం భోజిమస్మాతో దత్తం దీర్ఘాయుక్య ప్రతీరతం నాయో శతం జీవ శరతో వర్ధమాన శతం దేవంతాన్ శతమోపసంతాన్ శతమిందాగ్నేషాపతి శతాయూషా అభిషేకం పునరగ్రు ఆహారం సావీరం పునరాజా పునర్నవా సర్వాంగసర్వం దేవక్షు సర్వమాయుష్యేదిదం దీర్ఘాయుక్తాయవరాయవచ్చే సుప్రజాస్వాయో జీవ శరదశతం శరస్మై నరో వచే దాతమయదాభంతీవామస్మృత పుమాన్ పుత్రోజాయతేంద్రదేవస్మృధా విశ్వాహారపయేధతే గృహే రాజానమరాజేమన్వరాభామహే ఆదిత్యం విష్ణుగ్రేదోర్యం బ్రహ్మాణం చదహస్పతి అగ్నేభ్యావత్తిన్నభిమానివత్తస్వాయుషాచాధనేన కన్యా మేధయా ఆర్యాపోషేణ అగ్నేహ ప్రథమో దేవతమత్యానాక్షమానాభిగోభిస్తోషాస్వర్ణేయం ప్రయజమానా స్వస్తి ధామచ్చరగ్నిర్వా బ్రహ్మా దేవో బృహస్పతి సచేతసో విశ్వే దేవాయజ్ఞం ప్రారంభమస్తుభే అంగాన్యాత్మన్భజాతరస్వినాత్మానమంగే సమాజాత్సరస్వతి ఇంద్రస్య రూపగ్రే సమానమాయుష్ంద్రేణ జ్యోతిరంగా సరస్వతీ యోన్యాం గర్భానంతరస్విభ్యాం పత్నీ సుకృతం విభర్తి అభాగ్రేరసే నవరో నోనసాంగేంద్రగ్రియ జనయన్మత్సరాజా ఏద ప్రసూనాగ్రహవిరిందరిశ్రుతాపయదాకారకం వధు అశ్వభ్యాం దుగ్ధం విషజాతరస్తాసుతాసుకాభ్యామతస్తోమహింద్రో ఏంద్రం ప్రశానం మధ్యాలాహంతిష్టాసో అభ్యర్చం తత్రై నమస్తు వీరవద్ధాగోమద్యూజం పాతస్వస్తిభిస్తాన పుత్రమాహానం పృథివీయం వ్యామానేహత్ఞే సుధర్మానమదే దిగ్గే సుప్రణీతి ీన్నావద్రామనాగసమశ్రావంతీమారుహేమాస్తయే పునావమారుహే యమశ్రావంతీమనాగసం రతారిత్రాగ్రస్వస్తయే కామేణీకామేణ పద్యన్యామర్షతు ఫలావత్యో నమోషాదయ పత్యంతా యోగక్షేమో నః కల్పతా అదీత్యౌరదీతిరంతరిక్షమదీతిం మాతా స పితా స పుత్రః విశ్వే దేవా అదీతి పంచజన అదీతజ్జాతమదీతజ్జనిత్వం ఆమానియద్భిః శచినీభిరద్ధరగ్రేసాహక్షిణీభిరుకాయామీత్యం వాయో అస్మిన్ సవానేవాలయస్య యూయం పాత స్వస్తిభిః సదానః నిద్రాగ్రాతో దూరముదైతి దైవం తదో సుప్తస్య తథైవైతి దూరం గమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మనః శివ సంకల్పమస్తు ఆదిత్యం వర్చస్యగ్రే రాజస్కోషమోద్భేదం ఇదగ్రేహణ్యం వర్చస్వజ్రే ప్రాయావీశతా గుమా బ్రహ్మణపతే తమస్యయంతా సోక్తస్యాబోధితనాయంత్యజిన్వా విశ్వం తద్భద్రయ్యదంతి దేవా జగద్వాదేమవిదధే శుభీరాః ఈశ్వరే లక్ష్మేశ్చ పత్న్యా అహోరాత్రే పాత్రే నక్షత్రాణి రూపమస్తి నౌ వ్యాత్తం ఇష్టన్నేషానామం మాయిషాన సర్వలోకం మాయిషాన యత్ర బ్రహ్మా చ క్షత్రం చ ధన్యం చ ఉదరాతః సహ తల్లోకం పుణ్యం యజ్ఞే సంయత్ర దేవాః సహాగ్నినా స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రావా స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్ష అరిక్రైమి స్వస్తి న బృహస్పతిర్దధాతు బ్రహ్మరాజన్యాభ్యాగ్రే భూత్రాయ కార్యాయ తస్వాయకారణాయ ప్రియో దేవానాం దక్షిణాయ దాతు ఇవ భూజాతమయం మే కామః సమర్థ్యతాముకామాదో నామ త్వమగ్నేద్భ్యుభిస్తమాసుక్షనిస్తమద్భ్యస్తమత్మానస్వరీ మంగళేభ్యస్తమోషాభిభ్యస్తృణాం రేపదేజాయ శేషుతీ జనస్ గోపాజనిజాగ్రే విరగ్నిస్తుదక్షస్సుమితాయనం వ్యయసే ఘతప్రాతీకో ఘతాది విస్తృతాద్విమర్తిభాతిభరేభ్యస్తుతీ ఆభూభిష్టాన భూవజ్జయదాతన మహేరణాయుచక్షే యోగశ్రుతమోరతస్తేహనా ఉసతీరీవ మాతరా తస్మాలంగమామోజస్య క్షయా విభింగా ఆపో జనయ సాగన పయ పృథివ్యాం పయవోటాధీపయో దివ్యంతరిక్షేపయోధా పయస్వదే ప్రతిశస్వం తుమహ్యం విష్ణోరవాకర్మసి విష్ణోష్ణత్రేయస్థో విష్ణోస్యూరసి విష్ణోధ్రువోసి వైష్ణవమాధివిష్ణవేత్తేవతో దేవతా సూర్యో దేవత చంద్రమా దేవత అసవో దేవత రుద్రా దేవత ఆదిత్యా దేవత మరుతో దేవత విశ్వే దేవ దేవత బృహస్పతి దేవత ఇంద్రో దేవత వరుణో దేవత ఇంద్రఘోషత్వృత్తాస్వాదేతాస్వాద్రయ పశ్చాత్వాదు మనోజవాస్వాదిదక్షిణతపాదు విశ్వకర్మాత్వాదిత్యేరుత్తరతపాదు యోశాంతిరంతరిక్షాంతి పృథివీ శాంతిరావశ్రాంతిరోషాంతి వనస్పతాయశ్రాంతి శాంతి శాంతి పాపకో అస్మభ్యగ్రే శివోధావాస్తాంతిరస్సు సమస్తమంగళావాక్తిరస్సు అగ్నే గృహపతే సుగృహపతిరహంతయా గృహవత్యా భూయాసం సుగృహపతి త్వం మయా గృహవత్యా భూయా అస్థూరిణోగారృహవత్యాని సంతు శతగ్రేమా తిగ్మేన నష్టేజాసర్గే శేషాధిశోర్యశ్రావతమంగావర్తే అగ్నే గృహపతే విద్యుమ్నమభిదహాయచ్చస్వా గృహామాభీవీతమాలే భ్రమోధ్యం విభ్రతయే మాసి ఓమధ్యం విభ్రధ్వస్మేధా గృహాణీ విమన తామోదమాన ఏవాధ్యేది తమ సన్నేషో మనసో బహు విభాగేనోజానంతుజాన ఉపాహూత జావజా అతో అన్నస్య కీలాల ఉపాహూతో గృహేషూ నేనాయ వశ్రాంతి ప్రపద్యే శివర్గే షడ్వర్గే శయ్యో శయ్యో ఆయుషే త్వరక్షసే త్వరిష్యే త్వక్షేమాయత్తా ఇషే త్వోర్జే త్వరియ్యే త్వపోషాయత్తా శుభగ్వే శుభం. అత సూర్య సూక్తం ఓం దిభ్యాగృహద్వేవసు సోమ్యం మధ్వాయుద్ధసద్దివ్యపదా అవికృతం వాతజూతో యోహిరక్షమనా ప్రజాపోషపురుధాజతి ఉదృత్తిం జాతవేదసం దేవం వహంతి చేతవాసే విశ్వాజూవర్యం ఏనాభావచక్షణ్యం పశ్యసి దేవ్యా అద్భర్యో ఆగద్గ్రేణ సూవర్యత్త మధ్వాగ్రేణమే తమ్ రత్నథాయం వేణోత్రం దేవామాయిలాభిదేషు సస్తి విశ్వానారస్తమిత దేవయేషు అవియసాయువానోమత్సానో విశ్వజగదభిదేవీషా ఎదర్జగృతృతగా అభిసూర్యా సర్వంతదిందదేవసే తనర్విశ్వసర్వసుతోజ్యోతిష్కృతూర్యా నిష్ఠమాభాతిలోచనం తత్సూర్యస్ దేవత్వం తన్నాహిత్తం మధ్యాగత్తోజ్ఞాభార ఎదేదయుక్త హరితస్తాద్రాద్వీమాసస్తే ధిమస్మై తన్మిత్రస్య వరుణస్యాభిచక్షే సూవర్యో రూపం క్రేడతేజ్యోపస్తే అనంతమన్యద్వితరస్య వాచః కృష్ణమన్యద్ధరితస్తంభరంతి మన్మహాసూర్యబలాదిత్యమాది మహర్తే తోమహిమాపాదస్య దేవ్ధాదే మహాసి వత్సూర్యశ్చ వాసా మహాసి సత్రాదేవ మహాసి మన్హాదేవానాపురోహీతో విభుజ్యోచిరదాభ్యం సాయం దైవ సూర్యం విశ్వేంద్రస్య భక్షత అసూర్యాదే జనమానవోజసా ప్రతిభాగం మదీధిమా అద్యాదే వాముదీకా సూర్యస్య నిరగ్రహ సత్యభృతా నిరవద్యాత్ తన్నో మిత్రో వామాహం కామదీ సింధు పృథివీ కుతద్యో ఆ కృష్ణే నరజ సావర్తమానో నివేశయన్నమృతం మత్యం చ హిరణ్యేన సవితారసేనా దేవోయాభువనాని పశ్యన్ ఉద్వయం తమసత్వరిష్ పశ్యన్ తముత్తరం దేవం దేవత్రాసూర్యమగం మజ్జ్యోతిరుత్తమం అదిశ్రమస్య కేతవోభిరత్మయోజనా అను భ్రాజంతో అగ్నయోయసా వయాపదేహీతోషి సూవర్యాయుక్తాభ్రాజేషతేజోభిస్సూవర్యాయుక్తాభ్రాజే సూవర్యభ్రాజస్వంభ్రాజస్వాగస్వం దేవేష్సి భ్రాజస్వానహం మనుష్యేషు భూజాతం ఉదృత్యం జాతవేదసం దేవం వహంతి కేతవాః దిశే విశ్వాయ సూవర్యం ఉపజామగ్రీహీతోషి సూవర్యాయుక్తాభ్రాజేషతేజోభిస్సూవర్యాయుక్తాభ్రాజే సూవర్యభ్రాజస్వం భ్రాజస్వాగస్వం దేవేష్సి రాజస్వానహం నానుష్యేషు భూజాతం చిత్రం దేవానాముదరాజనీకంచక్రం మిత్రస్య వరుణస్యాగ్నే ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షద్గ్నసూవర్య ఆత్మా జగతస్తస్పృశ్చ స్వయామగ్రీహీతోసూర్యాయత్తాభ్రాజేషతేజోనిసూర్యాయత్తాభ్రాజే సూర్యభ్రాజస్వంభ్రాజస్వాభ్యుస్తం దేవేష్సి రాజస్వానహం మనుష్యేషు భూజాతం అగ్నేతశ్యోచిషద్వసూరం పరిక్షసద్భూతాదేశిషదపీషద్గురోనసత్ దృషద్వారసత్ తసద్యో మసద్యా గోజాతిజాద్రిజారుతం బృహత్ అచ్చక్షుద్దేవహీతం పురస్తాచ్చుక్రముచ్చరతి పశ్యేమ శరదశ్వతీవేమ శరదశ్వతేషుణుయామశరదశ్వతం. అథ నవగ్రహసూక్తం ఆ కృష్ణే నరజామర్తమానో నివేశయన్నమృతం మత్యం చ హిరణ్యేన పితారేనా దేవోయాతిభువనాని పశ్యన్ వహీయామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే వరుంధరాన్ మృత్యోన్ముక్షీయమామృతానాదే అగ్నేనయవతారాజే అస్మాన్ విశ్వాయునాని విద్వాన్ ఇయోధ్యస్మజ్జోహురాణమేనూయుష్టాం తే నముక్తిం విధేమాపత్నగ్నేర్ధం మహదే క్షత్రాయ మహదే జ్యేష్ఠాయ ఇమమముష్యాపుత్రమముష్యాపుత్రమస్యై విషే ఏతవత్పురవో రాజేషవః పంచాలా రాజా సోమోస్మాకం బ్రాహ్మణానాగ్నేరాజా శ్రీశ్చే లక్ష్మీశ్చ పత్న్యా అహోరాత్రే వాస్వే నక్షత్రాది రూపమశ్వినం వ్యాప్తం ఇష్టన్నీషానామం మారిషాన సర్వలోకం మారిషాన ఆపోహిష్టానయోగువస్తాన ఊర్జే భావన మహేరణాయచక్షసే అగ్నిర్మూర్ధాదివక్రతుత్పతి పృథివ్యాయం అపాగ్రేతాగ్రేషిన్వతి ఎదక్రంద ప్రథమం జాయమాన ఉద్యం స ముద్రాదుత వాపురీషాత్క్షారిణస్య బాహూ వస్తుత్యం మహీ జాతం తే అర్వన్ భూమ్యా ఆకూనాలభతేంతరిక్షాయ మాంత్రాన్ వివేకసాన్ దిగ్భో నగురాన్వభ్రూపానవాంతర దిశాభ్యా ఉద్బుద్ధ్యే ప్రతీజాగృహిత్తమిష్టాభూత్తేతామయం చ అస్మిన్ సహస్రే అద్భుతరస్మిన్ విశ్వే వాయుజమానశ్చ సీదతాముఖం వీర్యాలిప్లవో దయ్యపార్థీ వాయుమేరజాగ్నేసి యోస్తాయుత్తారగ్నిధస్థం విచక్రమానస్థేరుగాయో విష్ణవే విష్ణోధి విష్ణోస్మత్రేస్థో విష్ణోస్యోరాధి విష్ణోధ్రువోసి వైష్ణవాధి విష్ణవే బృహస్పదే అధీరల్యో అర్హాద్యుమద్విభాధికృతో మజ్జనేషు యద్ధీరయచ్చవధరత ప్రజానతస్మాద్రవీణం దేహి చిత్రం ఆ బ్రహ్మం బ్రాహ్మణో బ్రహ్మవర్చసీజాయ కామారాష్ట్రేరాజన్యా పూరాయిషవ్యోగ్యాధీమాయతాంద్ర పశ్చాదింద్ర పురస్తాదింద్రో అస్మాకమిషా ఇంద్రో నిఘాగ్రసతాన్మరాగ్రసమిషూచీనామ్యస్యత అన్నాత్తరిశ్రుతోరకం బ్రహ్మణావ్యక్షత్రం వయస్వామం ప్రజాపాతి సత్యమింద్రియం విపానగ్నిప్రబంధతీంద్రస్ంద్రియమిదం వయోమృతం మధు ఇంద్రసగాణో మరుద్ధి స్వామం వివృత్తూర విద్వాన్ జహి శత్రుగ్నరమృధోస్తాయం గృహి విశ్వతోణ ఇంద్రం దురక్తవశ్వనాయంతు జనాయ సుపత్నీ భారో దేవీరమితో విశ్రాయంతాగ్నసువీరా వీరం ప్రధామానామహోభి షన్నో దేవీరమిష్టాయ ఆపో భవంతు వీతయే శ్రీయోరవిశ్రావంతున ఇమయత్వాయూర్యస్య ద్వారపాశే దేవస్వాదివ్యాస్వాహి అనచిరాశిశోచిరాశితపోతి ప్రజాపదేనత్వేతాన్యో విశ్వా జాతాభూవ యత్వాస్తేమస్తన్నో అస్తు వయజ్ఞావతయోరీనా కాండాత్తాండాపరోహస్పరి ఏవానో దూవే ప్రతను సహస్రేణ ముద్రస్క్షిత్యాయామి సమాపో అభ్యరగ్మదసమోషీభిరోదీ నమోస్తు సర్పేభ్యో ఏ గేదా పృథివీమను ఏ అంతరిక్షే నిమితేభ్య సర్పేభ్యో నమన్నాకేతేజో మర్యా అపేషసే సమృద్భీరజాయసో స్వస్తి పారమాశీయ సంతమగ్నేతూర్యస్య వర్చసాగతా సమృషీణాగ్రస్తుతేన బ్రహ్మాజిజ్ఞానం ప్రాథమం పురస్తాద్విషీమతస్సురుజో వేనావహ సబుద్ధ్యామస్య పిష్టా సతస్తయో నిమతశ్చ వివాణపాదిగ్రహవామహే ప్రియాణం త్వా ప్రియపాదిగ్రహవామహే ీనాం తాని సుమతిగ్రహవామహే వసోమ లక్ష్మీశ్చరాత్రే భాత్రే నక్షత్రాణి రూపమస్మిషాణాంబాయిషాణుర్వలోకం మాయిషాణ ఇంద్ర పశ్చాలింద్ర పురస్తాలింద్రో అస్మాదుశ్వతః ఇంద్రోజిఘాగ్రేషతామ్మనాగ్రేషుషూదీనాగ్యశ్చతాది అగ్నేతవ దేవాయుధన్మో నో రక్షతన్వశ్చాతన ఏకవాహమస్మేషక్షవానస్తవ్రతేన్మయే జ్యోతిష్మద్దేతరన్నాయు అవైతమిత్రమన్నాయస్వతో నో అభయం కృణోతు అసంవంతమయమానమిచ్చస్తేనస్తేమన్మీహితస్కారస్ అన్యమస్మదిచ్చసాత ఇత్యానమో దేవి నిర్వేదుభ్యవస్తు తదపాయామి బ్రహ్మాణవందమానస్తాస్తేజమానో వృద్ధి అవేరమానో వర్ణే అవోద్యోగ్యమానాయుక్రమోషీ యుద్ధిస్తరగ్రేణి నిర్వాయాయజ్ఞం వాయో అస్మిన్ సదాయమాదేశ్వయూయం పాతస్వస్తిభిస్తదానయజ్ఞేతోమవ్రతేతమనస్తనోషు విభ్రాత యజావంతస్తేమీ అమీషాజగాతస్తస్తషస్పతిన్మవాసే భూమహే వయమ్ పూషా నవయసా వేద సామసద్ధే రక్షిత వాయుర్లబ్ధస్వస్తయే మేఘనాపర్వాదాగ్రహత్యేహరాహూతౌోగాస్తు వదేధాయీ వజ్రైంద్రజేస్మాంతు దేవాణాపేధీనో భవానక్షరా నివేశాని యక్షాశర్మ విశ్వతశ్చక్షురుత విశ్వతో విశ్వతో బాహుత విశ్వతస్పాద్ బాహుభ్యాంతమాసంపదత్వేద్యా వా భూమీ జనయన్ దేవేకా ఇదం విష్ణుర్విదక్రమే దేశాదేపదం సమోషమస్మాగ్నే సురే స్వాహా నక్షత్రేభ్య స్వాహా నక్షత్రియేభ్య స్వాహా హోరాత్రేభ్య స్వాహాభ్యమాసేభ్య స్వాహా మాసేభ్య స్వాహా ఋతుభ్య స్వాహత్తరేభ్య స్వాహా సంవత్సరాయ స్వాహ్యా పృథివీభ్యాభ్య స్వాహా శివసంకల్ప ఓం యజ్జాగ్రేతో దూరముదైతి దైవం సదూ సుప్తస్య తథైవైతి దూరం గమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మన శివసంకల్పమస్తు ఏన కర్మాణ్యపశో మనీషిణో యజ్ఞే గృణ్వంతి విదథేషు ధీరాణాః యదే పూర్వం యక్షమంతః ప్రజానాం తన్మే మన శివసంకల్పమస్తు యత్ప్రజ్ఞానముతకేతోదితిశ్చ యజ్జ్యోతిరంతరమతం ప్రజాసు యస్మాన్న రితే కించన కర్మ క్రియతే తన్మే మన శివసంకల్పమస్తు యేనేదం భూతం భువనం భవిష్యత్పరిగృహీతమృతేన సర్వం యేన యజ్ఞస్తాయతే సప్తహో తాతన్మే మన శివసంకల్పమస్తు యస్మిన్ రిచస్తామయుజోగ్నేషి యస్మిన్ ప్రతిష్ఠితారథనా నాభావీ వారాః యస్మిజ్ఞశ్చిత్తగ్నే సర్వమూతం ప్రజానాం తన్మే మన శివసంకల్పమస్తు తుషారశిరశ్వానివ యన్మనుష్యాన్నే నీయతే ఈశూభిర్వాజిన ఇవ హృత్ప్రతిష్టం జదజిరం జతిష్టం తన్మే మన శివసంకల్పమస్తు అథ శ్రీసూక్తం హరణీ సువర్ణరజరస్వజా చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనవకామినీం యస్యాం హిరణ్యం విందే జంగామస్తం పురుషానహం అశ్వపూర్వాం రథముద్భ్యాం హస్తినాదప్రబోధినీం శ్రియం దేవీము వక్వజే శ్రేయం మా దేవీం సుషతాం తాం సోస్మితాం హిరణ్యప్రాకారావాగ్రాంజలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిమోపహ్వయే శ్రియం చంద్రామ్రభాసాగ్రంకే శ్రియం లోకే దేవజుష్టాముదారా తాం పద్మినీ శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేణ తాం తాం వృణే ఆదిత్యవన్నే తపసోది జాతో వనస్పతి తవ వృక్షోథ బింద తస్య ఫలాని తపదానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ ఉపైమాం దేవసహకీర్తిశ్చ మలినాథ రాజభూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమద్భ్యం దాతు మే క్షుప్తివాసావలాంజేక్షామలక్ష్మీన్నాశయామ్యహం అభూతిమసమద్భ్యం చ సర్వాన్నిర్మిత మే గృహాత్ ంగరీణీ ఈశ్వరీహం సర్వూతానాం స్వామివోపయే శ్రియం మనదకామవాపోతిం వాచ సత్యమీమహి పశూనాం గోపమన్నశ్రమయశ్రేశ్రయతాంగ్యసేణ ప్రజాభూతాభీతంభవర్తమా ప్రియం వాసయ మే పురే మాతరం పద్మమాలినీ ఆపశ్రియంతస్నిగ్ధాక్లీతవత మే గృహే నిజదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీ సూర్యాంఘర్మయీం లక్ష్మీం జాతవేదో మనావహ ఆద్రాయ్యకరణీం జ్యష్టిం పింగళాం పద్మమాలినీ చంద్రాంఘర్మయీం లక్ష్మీం జాతవేదో మనావహ మహావహజాతవేదో లక్ష్మీమనువదామినీ యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యో స్వామి విందేయం పురుషానహం యశ్చి ప్రయతో భూత్వా భూయాలాజ్యమన్వహం త్రియః పంచదశ శ్రీరామస్తత పంచవేత్ పద్మాసనే పద్మభూ పద్మాక్షే రత్న సంభవే త్వమ్మాం భజస్వ పద్మాక్షేణ సౌఖ్యం లభామ్యహం అష్టరాయి గోధాయి ధనరాయి మహాధనే ధనం మే దుషతాం దేవి సర్వకామాసిద్ధయే పుత్రగోత్రధనం ధాన్యం మత్స్యస్వాదిగవేరథం ప్రజానాం భవతి మాత ఆయుష్మంతం కరోతమానాం చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీ చంద్రసూర్యాగ్నివన్నాభాం మహాలక్ష్మీ ఉపాస్మహే ధనమ్యధనం వాయుధనం సూర్యోధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే వైనతేయ సోమం పిబ సోమం పిబదురుత్ర సోమం ధనస్ సోమినామహ్యం దాతు సోమిని న క్రోధో నమాత్సర్యం నవభో నాసు భామతి భవతం చిరుణ్యానాం భక్తానాం శ్రీభూక్తం జగేశ్వరా పరిహందేవి భావరి అభ్రస్యచ్యుతాః రోహందు సర్వాదిజాన్యవబ్రహ్మచ్యుషోదిః పద్మప్రియే పద్మనిపద్మహస్తే పద్మాలయే పద్మసలాయసాక్షీ విశ్వప్రియే విశ్వమనోనుకూలే త్వత్వాదపద్మం మైసన్నిధత్వ మహాదేవ్యై చ విద్మహే విష్ణువత్నీ చ ధీమహి తన్మాలక్ష్మీ ప్రచోదయాదే పద్మాసనస్థాల్పురగతే పద్మపత్రాయసాక్షీ గంభీరావర్తనాభిత్తనభగనమితాభిత్తోచ్చరీయా లక్ష్మీ దివ్యే గజయంద్రయన్మణిగణగతితే స్నాపితా హేమకుంభైః నిత్యం తాపద్మహస్తా మమ వసుగృహే సర్వమాంగల్యయుక్తా సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ ధ్యేయలక్ష్మీ సరస్వతీ శ్రీరంగేవలక్ష్మీశ్చ ప్రసన్నా భవ సర్వదా పరాంగుసౌభాగమీతిముద్రాం కరైర్వహంతీ కమలాసనస్థాం బాళాత్మకోటి ప్రతిమాంత్రణే గ్రామదేహమాజ్యాం జగదీశ్వరీం తాం సర్వాంగలాంగల్యే శివే సర్వాక్షతాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమస్తుతే శ్రీర్వక్షమాయిష్యమాలోహ్యమావీభాస్వభామానం మహీయతే ధాన్యం ధనం వసం భగవత్తలాభం దసం వత్సరం దీర్ఘమాయుః ఇది సూక్తం అథ దుర్గా సూక్తం జాతవేదసే సునవామ సోమవనాజీ యతోషాధివేద సన ప్రజలి దుగ్ధాని విశ్వానావే వసుంధం దురితాగ్ని తామగ్నివన్నాంతవసాజ్వలందే వైరోజనే కర్మ ఫలే నిష్టాం దుర్గాం దేవేహం శరణమహం ప్రవత్యే సుతరసి తరసే నమ అగ్నే త్వం పారజానవ్య అస్మాన్ స్వస్తిభరిత దుర్గాని విశ్వా పూర్తవృత్తే పురాణ వృద్ధి భవా కోకాయ తనయాయ సంయో విశ్వానో దుర్గా జాతవేదస్వాదురితాదిపరిణి అగ్నే అగ్నిమన్మనసా విధానోస్మాకం బోధ్యవితాధనూనా ప్రదనాదితకమానముగ్రమగ్నివే పరమాత్తస్థాపి సహ పరిషద దుర్గా నిజస్తాక్షామద్దేవోదితాగ్ని రత్నో శివేభ్యోధ్వరేషు ధనాత్సహోదానం యత్సి స్వాంజాగ్నేతనం విప్రయత్వాస్మభ్యం చౌపగమాయత్వా గోవ్యుష్టమీ జ్యోతిష్కంతవేంద్రమిత్నౌరసంచలేమ నాగస్త్రవిష్టమీ సంపదా నో వైష్ణవేంద్రోగ్రహమాదయంతా తాజనాయ విద్మహే కన్యకుమారి ధీమహి దుర్గా సూక్తం అథ సరస్వతీ సూక్తం సమోయమా ప్రభూషా ప్రసరస్వతీ ప్రవాదేవీ దాతున హరియమణం బృహస్పతిమింద్రంతానాయ చోదయా పాదం విష్ణు సరస్వతీ సవితారం చ వాజినం సరస్వతీ వాజేర్వాజినీవతిజ్ఞవృధియావసు చోదయిత్రీ సూనృతానాేవంతీమతీనాజ్ఞే సరస్వతీ మహోన్న సరస్వతీ ప్రచేతయతి కేతునా విశ్వాజతి ఆదిత్యేరన్నో భారతీ వక్షుయజ్ఞసరస్వతీ సహ రుద్రైరన్న ఆవీత్ ఇలోపాహూ తావసోభిస్తజోషా యజ్ఞన్నో దేవీ రమతే సత్త మహాదేవ్యై చ విద్మహే బ్రహ్మరత్నీ చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్ ఇది సరస్వతీ సూక్తం అథ పవమాన సూక్తం ఓం ఆపోహిష్ఠాన యోభువస్థాన భూమధ్యేత ధాతన మహేరణాయచక్షసే యోగశివత మోరసత్వస్య భార్య దేహనాః ఉదతేరివ మాతరాః తస్మాకరంగమామ భోజచక్షయాయ బింబథ ఆవో జనయథాజనః ఇదమాపప్రవాహతయత్కించాదురితం మయి యద్వాహమాద్రోహయద్వాదేవృతం అవిష్మాదీరిమాపో అవిష్మామీ వాసతి అవిష్మాం దేవో అధ్వరో అవిష్మాం వస్తు సూర్యా దేవీరాపో అపాన్న పాద్యోగూం విస్పృతూర్తి కపున్మాన్ వాజునాయం వాజగ్సే అప్సంతరమృతమత్సుభేణమవామృతప్తస్తి అశ్వాభవాత వాజినా అపో దేవామధోపతిరగృహ్ణోర్జస్వతీ రాజస్వస్తినా వ్యాభం మిత్రవరోడా అభ్యజన్యాభిరింద్రమణాయన్నచ్చరాదీ ద్రుపదాదీవముజానస్మిన్న స్నాతోవరాదివ భూతం పవిత్రే దేవాజ్యమాపస్కృంధం తమైన సహ దేవీరభిట్టాయమాపో భవంతు వీతయే శయ్యోర్భిశ్రావంతునః అపాగ్నేన సముద్రాయ సజ్ఞోర్యే సంతజ్ఞే సమాహీతం అపాగ్నేరసస్తయోరసత్తం వో గృహ్ణామ్యుత్తమం అపో దేవీ రూపాజమధూపతేన యక్ష్మాయ ప్రజాభ్యాః ఆసామాస్తానాబుద్ధీహతామోషాధయస్సు విప్లాహ పునంతో మా పితర సోమ్యాస పునంతో మా పితామహ పునంతో ప్రపీతామహ పవిత్రే సదాయూఢ పునంతో మా పితామహ పునంతో ప్రపీతామహ పవిత్రే సదాయూఢామిశ్రమాయస్నవై అవఘ్నాయోగ్యశివసాసువోజ్యమిషన్ పునంతో మా దేవజనా పునంతు మనసాధియా పునంతు విశ్వా భూతాని జాతవేద పునీమా పవిత్రేణ పునీమా శుక్రేణ దేవదీద్యాత్ అగ్నే కృత్వాగ్రణ యత్తే పవిత్రమస్తిష్యగ్నేమితాదమంతరా బ్రహ్మదేన కుమారుమా పవామానస్వో అద్యన పవిత్రేణ విదర్వేషణి యోదాసూ నాదుమా వాభ్యాం దేవసవిత పవిత్రేణ మాం పూనీస్తా వైస్తేవీ పూనది దేవ్యాఘాద్యమాభక్తన్వో వీతమిష్టా అయామదంత సమాజేషు వయగ్రస్యాతయోరయీణాపతి వాస్పతిం మాపునాదు దేవో మాదు వితాపునాచ్ఛిద్రేణ పవిత్రేణ సూర్యస్య రశ్మిభిః పశ్చాతే పవిత్రమతే పవిత్రభూతస్యత్కామః పునే గచ్ఛేయమ్ ఇది పవమానం. అథ భూసూక్తం. భూరసి భూమిరస్య దీవిరసి విశ్వధారయా విశ్వస్య భువనస్య ధత్రీ పృథివీ యక్ష పృథివీం మృగ్ఞయః పృథివీం వాహిగ్ఞసీః భూర్భువస్వన్నిరస్తమాత్మేదమహం బృహస్పతే స్వదశీరామి మిత్రస్య త్వాచక్షుషా ప్రదీక్షే భూర్భువస్వద్యౌరీవ భూమ్నా భూమిరివ వరిన్నా తస్యాస్తే పృథివీదేవైరి వృక్షేమన్నాదమన్నాద్యాయాదే భూర్భువస్వాహర్వరేణ్యం భగవో దేవస్య ధీమహి ప్రచోదయాద్ భూర్భువస్వ ప్రజా ప్రజయా భూయాసం వీరో వీరైస్సు పోష పోషై భూర్భువస్వల్లాదీన్యే ఏతదన్నామత్తదేవాతదన్నామద్భి ప్రజాపతే భూమ్యాతూనాలాపతేంతరిక్షాయ మాంత్రాం వివేకషా దిగ్భ్యో నాకులాం బభ్రూపానమాంతర దిశాభ్యా పృథివీచారమయ్యజ్ఞం మే విక్షతృతాన్నోధరీమభిోనాపృథివినా భవాన్ క్షదాభివేశని యచ్చానశర్మ సప్రసా భూసూక్తం. అథ పర్వసూక్తం. ఇమం మే వరుణశ్రుదేహవ్యాచమయా వాతావస్తురాచే తత్వాయామి బ్రహ్మణ వృందమానస్తాస్తేజమానో హవిద్భి అహే రమానో వర్ణేహ గోద్రోదగ్నసమానాయప్రమోషీ స్వన్నో అగ్నే వరుణస్య విద్వాన్ దేవస్య హేరో అవయాదిష్టాన్నీతమస్తో సూచానో విశ్వాద్వేషాగ్నే చిక్రమో మధ్యస్మతి సత్వన్నో అగ్నే మమోభవోదీనే అస్యాభ్యతో అవయత్మవరుణగ్నేరీకగ్నేసుమోనయే మాపోమౌషేర్ఘ్నేర్ఘాన్నోదాన్నోరాజిభ్యతో వర్ణనోముంచాయిది వర్ణే క్షమానామహే తో వర్ణనోముంచ ఉదుత్తమం వర్ణవాసమస్మదవాధమం విమధ్యమగ్రశ్రాయ అతాదయమాజిత్యవేదవానాగోమీతయేంతో మాధవ్యాగతోన్యా వరుణసూక్తం. అథ అభ్యాలోహజప అథాత పవమానామేవాభ్యాలోహస్తవే ఖలు ప్రస్తోపాసామ ప్రస్తౌతి రజత్ర ప్రస్తుయా పదేతాని జపే దసోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోన్మాహతంగమయేతి నయదాహాసోమా సద్గమయేతి మృత్యుర్మా అసత్సరమృతం మృత్యోన్మాహతంగమయా మృతం మా పుర్విత్యేవై దదాహ తమసోమా జ్యోతిర్గమ ఏతి మృత్యుర్వై తమో జ్యోతిరమృతం మృత్యోన్మామృతంగమయామృతం మాగుర్విత్యేవై కదాహనత్యోన్మామృతంగమయేతి నాత్రిలోహితమివాస్మితయానీతరాణిత్రాణి తేష్మాత్మనేన్నాద్యమాగాయే తస్మాదు తేషు వరం వృణీతయం కామం కామయేతేషయేతయేవం విదుద్గాతాత్మనేవా యజమానాయ వాయం కామం కామయతే సమాగాయతి తత్ైతల్లోకజిదేవైవాలోక్యతా ఆశాస్తి యేవేతామవేదాన్నమద పూర్ణమిదం పూర్ణాత్మోన్నముదశ్యే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాదృశ్యతే ఓం శాంతి శాంతి శాంతి. ఆదిద్వాదశకం. ఉద్యన్నద్య విభస్వామారోహం ఉత్తరాన్ దివం దేవ క్షుద్రోగం మమ సూర్యో హరిమాన్ చాశునాశయతో రామిత్రాయ నమః. నిమిషాధ్యేనైకేన ద్వేషయతే ద్వేతసా సహస్రే చ క్రమమానయోజనానాం నమోస్తు తే కఠిననాథాయ. హ్రీం రవయే నమః. శివరూపాజ్ఞానమహం తృప్తో ముక్తిం జనార్దనాకారాదే ఇతి రూపాచైశ్వర్యం భవతశ్చారోగ్యమిచ్ఛామి. హ్రూం సూర్యాయ నమః. కర్మ జ్ఞానఖదశకం మనశ్చ జీవైతి విశ్వసర్గాయ. ద్వాదశధాయో విచరతి సద్వాదశ మూర్తిరస్తుముదే. హ్రీం భానవే నమః. త్వం యజుర్దృక్షామత్వమాగమస్త్వం వషత్కారః. త్వం విశ్వస్త్వం హంసస్త్వం భానుః పరమహంసశ్చ. బ్రహ్మఖగాయ నమః. ఋషిదోషాదిషిదోషా హృదిదోషా ఏఖిలేంద్రియగదోషాః తాన్ పూషా హతదోషానీషద్రోషాగ్నినా దహతు. ప్రహ పూష్ణే నమః. తిమిరమివ నేత్రతిమిరం పటల వివాశేషరోగ్రపటలం చ కాశిన బధీరి కోశం కాలపితామమ నిరాకుర్యాతే. రామ్ హిరణ్యగర్భాయ నమః. ధర్మాత్కామమోక్ష ప్రతిరోధిన ఉగ్రవేగతాపకరాణే మందీకృతేంద్రియ గణాంగదాంజనాసేతు చింతాంశుః. హ్రీం మరీచయే నమః. ఏన వినాంధంతిమిరం జగదే దత్యశ్రలతి కృతబోధం తన్నరిణే భక్తారం హర్తారం చాపదామీరే. హ్రూం ఆదిత్యాయ నమః. యస్య సహస్రాధీశో రవీసురేషో హిమాంశు బింబగతః భాషయతి నర్తమంచలం ఖిలే త్రివపద్యమానఖిలానే. హ్రీం సవిత్రే నమః. వాతాశ్రయనామ త్వద్దోషమహోదర ప్రమేహాంశ గృహిణీభరంతరముఖాం మహారుదో విత్రమహరసి. రౌం అర్కాయ నమః. త్వం శరణం త్వం మాతా త్వం చ పితా త్వం భవంతు ఆచార్యః. త్వం తాతా త్వం హర్తా దదామర్క ప్రసీద మమ. శ్రహ భాస్కరాయ నమః. ఇత్యాద్యా ద్వాదశనం సాంబస్య పురో నమస్తరాత్ పతితం వరదాం భాగ్య సమగ్ర సర్వకరోగక్షయశ్చ స్యాదే. ఇది ఆర్యా ద్వాదశకం. అథ యాజ్ఞవల్క్యోపదిష్టం సూర్యకవచం. యాజ్ఞవల్క్య ఉవాచ శృణుష్వ మునిషార్దూల సూర్యస్య కవచం శుభం శరీరారోగ్యదం దివ్యం సర్వసౌభాగ్యదాయకం దేదీప్యమానమకుటం స్ఫురన్మకరకుండలం. ధ్యాత్వా సహస్రకిరణం స్తోత్రమే తతి ఉదీరయేతే శిరో మే భాస్కర పాతు లలాటం మే నిజద్వితిః నేత్రే జినమణి పాతు శ్రవణం వాసవేశ్వరః ఘ్రాణం ఘర్మఘృణి పాతు వదనం వేదవాహనః జిహ్వాం మే మానుదః పాతు కంఠం మే సురబంధితః స్కంధౌ ప్రభాకరః పాతు వక్షః పాతు జనప్రియః పాతు పాతు ద్వాదశాత్మా సర్వాంగం సకలేశ్వరః సూర్యరక్షాత్మకం స్తోత్రం లిఖిత్వా భూర్జపత్రకే దధాతి యః కరే తస్య వశకా సర్వసిద్ధయః సుస్నాతో యో జపేతి సమ్యకి యోధీతే స్వస్థమానసః స రోగముక్తో దీర్ఘాయుః సుఖం పుష్టించ విందతి. ఇది సూర్యకవచం. అథ ఆయుష్య సూక్తం. యో బ్రహ్మా బ్రహ్మణ ఉజ్జహార ప్రాణేశ్వర కృత్తివాసాపినాకే ఈశానోరేవర్షణాయుద్ధాలుమేజుహోమిహిషాగృజేన విభ్రాజమాన శరీరస్య మధ్యాధ్యోజమానో ధన్వర్చుర్య ఆగాది సముష్టివాషాదవనత్రఘోరాధికాయుషేణమత్తు దేవ బ్రహ్మజ్యోతిర్బ్రహ్మవత్యేషుమ్యమాధాద్రూపం జయంతం సువర్ణం వగ్రహమత్కమత్యంతమాయుషేమ్యామోగృజేన శ్రీహన్మగ్నేహోరామం విరాంగాం భక్తీంద్రియానిందసేనేహు తాం విద్యాం బ్రహ్మయోనిరూపాం భాయుషే తత్వయామోఘతేన దాక్షాయ్యోన్యోన్యసహస్రశో విశ్వరూపాదిరూపా ససూనవస్తపదయోచ్చాయుషేణోఘతమిదృశంతాం దివ్యాగణా బహురూపా పురాణ ఆయుష్మ ప్రమత్నంతు వీరాణి ఏభ్యోధోమౌాగ్రేయమాన ప్రజాగ్రీష్మోత వీరా ఏక పురస్తాచైదం బహువయోమస్ గోపా విమప్యేదిగోణం సాంపరాయ సమవేషు దేవ పశూన్ రుద్రానాదిత్యాన్నతోభ్యాన్ గంధర్వాగ్యేకృత విశ్వాన్ భృగోన్ సత్పాదస్తాంగిలో సర్వాన్ స్వాయుష్యామయామ శక్తులే విష్ణోత్పన్నాంతమశ్చన్మ సహంత్య ప్రతేధారావృత్య ఉత్సంగృతే అక్షితం ఆధిత్యేర్ధర్యుతో నూణమాప్యాయ హరిభో వర్ధమాన ఇలా స్తోతిభ్యో మహి గోత్రారుజాసి భూనిష్టబాధో అసతే శ్యామ బ్రహ్మ ప్రావాహిత్వం నోమాహాసీ. ఆయుష్మానగ్నే హవిషాధామోతీకో ఘతయో ఘతం పిత్రిరక్షమాన్ ఆయుష్టే విశ్వతో దశజయమగ్న్వరేణ్య పునస్తే ప్రాణాయాతి పరాయుషన్ స్వామి ఆయుష్మానగ్నే హవిషాధానోతీకో ఘతయో నిరేధి ఘతం పీత్వామృజార్గమ్యం పితేర పుత్రమభిరక్షతాజుమా స్వాహ. ఓం తత్సతే.